8:21 అవ్యక్తో రెండుక శరైక్యక్షస్తమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. అనగా ఏది అవ్యక్తము మరియు అక్షరము అని చెప్పబడినదో ఆ అక్షరమనబడు అవ్యక్త భావమును పరమశ్రేష్ఠ స్థితి అని చెప్పుదురు. ఏ పరమ భావమును పొంది మనుష్యుడు రిగి ప్రపంచములోనికి రాడో అది ఏ నా యొక్క పరమశ్రేష్ఠ స్థానమైయున్నది. అది ఏ విష్ణువనబడు నా యొక్క పరమపదమైయున్నది. ఆ పరమధామమును పొందు ఉపాయము చెప్పబడుచున్నది. 8:22 పురుషహస పరహ పార్థ భక్త్యా లభ్యస్త్వనన్య యస్యాంతహస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అనగా శరీరరూపమైన పురమునందు శయనించినందున లేక సర్వత్రా పరిపూర్ణమై నిండియున్నందున ఆ పరమాత్మనకు పురుషుడను నామము కలుగుచున్నది. ఆ రతి శయత్వము కలిగియున్న పరమపురుషుడు ఏ పర అనగా సూక్ష్మము మరియు శ్రేష్ఠము కంటే వేరేనదేమీయులేదు దో ఏ పురుషుని ఎందు సమస్తమైన కార్యరూపమైన భూతములు నిండియున్నవో అట్లేలేనా. కార్యపదార్థమెప్పుడును కారణ పదార్థమునందు అంతర్లీనమైయుండును. మరియు ఏ పురుషుని కారణముగా ఈ సమస్త ప్రపంచము ఆకాశమునందు మేఘముల వలె వ్యాపించియున్నదో అటువంటి పరమాత్మ అనన్య భక్తి ద్వారా అనగా ఆత్మవిషేకమైన జ్ఞానముతో కూడియున్న భక్తి భావము ద్వారా పొందదగియున్నాడు. ఏ మహాత్ములు ఓంకారమునందు బ్రహ్మభావమును పొందియున్నారో ఏ మహాత్ములకు కొంతకాలము తరువాత ముక్తత్వము లభించనున్నదో మరియు ఇచ్చట ఏ మహాత్ముల జీవన వ్యవహారము నడుచుచున్నదో అటువంటి యోగులకు బ్రహ్మమును పొందు మార్గము చూపవలసియున్నది. అందువలన ఆవశ్యకమైన అర్థమును కలిగించుటకై యత్రకాలే మొదలగు శ్లోకములు చెప్పబడుచున్నవి. ఇచ్చట పునరావృత్తి మార్గ వర్ణనము మరొక మార్గమును చూపుటకై చెప్పబడినది. 8:23 యత్రకాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అనగా యత్రకాలే అను పదమునకు కొంచెము దూరముగా ఉన్న ప్రయాత అను పదముతో సంబంధము కలదు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 189. ఏ కాలమునందు అనావృత్తిని అనగా పునర్జన్మ లేకుండుటను మరియు ఏ కాలమునందు ఆ వృత్తిని అనగా తిరిగి జన్మను పొందుటను యోగులు పొందుదురో యోగినః ఈ పదము ద్వారా కర్మలు చేయునటువంటి కర్మవాదులు కూడా యోగులనే చెప్పబడినారు. అట్లేలైనా కర్మయోగేనయోగినాం అను ఈ విశేషణ శబ్దము ద్వారా కర్మలు చేయువారు కూడా ఏదో ఒక గుణ విశేష కారణముగా యోగులని చెప్పబడినారు. తాత్పర్యమేమనా, ఓ అర్జున, ఏ కాలమునందు శరీర వియోగమును పొందిన యోగులు పునరావృత్తిని అనగా తిరిగి దేహమును పొందుటను మరియు ఏ సమయమునందు దేహత్యాగమును చేసిన యోగులు పునః దేహములను పొందరో అట్టి కాలమును గురించి చెప్పెదా వినుము. 8:24 అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అనగా ఇచ్చట అగ్ని శబ్దము కాలమునందు అభిమానము గల అనగా కాలాభిమాని అనగా కాలాభిమానము గల దేవతను తెలుపుచున్నది. మరియు జ్యోతి అను శబ్దము గూడా కాలాభిమాని అనగా కాలమునకు సంబంధించిన దేవతను తెలుపుచున్నది. అనగా అగ్ని మరియు జ్యోతి అను నామములు గల ఈ ఇరువురు ప్రసిద్ధమైన వైదిక దేవతలే. ఏ వనమునందు ఆమ్రవృక్షములు అధికముగా ఉండునో దానిని ఏ విధముగా ఆమ్రవనమని ఎందురో ఆ విధముగానే ఇచ్చట కాలాభిమాని దేవతల వర్ణన అధికముగా ఉండుటచే యాత్రకాలే తం కాలం మొదలగు కాలవాచక శబ్దములు ప్రయోగించుట జరిగినది. ఇచ్చట అభిప్రాయమేమనా, ఏ మార్గమునందు అగ్ని దేవత మరియు జ్యోతి దేవత అనగా పగటి దేవతయైన అగ్ని అనగా సూర్యుడు రాత్రి దేవత అనగా శుక్లపక్షమునందలి పౌర్ణమి నాటి చంద్రుడు మరియు ఉత్తరాయణమునందుండు 6 మాసముల దేవత మొదలగు వారు భూమి మీద తమ ప్రభావము పడునట్లుగా చేయుచున్నప్పుడు తమ స్థూలదేహములను త్యజించిన మహనీయులు అనగా బ్రహ్మోపాసన్యందు తత్పరులైన పురుషులు క్రమముగా బ్రహ్మమును పొందుదురు. ఈ ఉత్తరాయణ మార్గము కూడా దేవతావాచకమే. అట్లేలైన బ్రహ్మసూత్రముల యందు కూడా ఇట్లే చెప్పబడియున్నది, ఏ పురుషులు జ్ఞాననిష్ఠగలవారై సద్యోముక్తిని పొందుటకు తగియుందురో అటువంటి వారికి రాకపోకలు కలుగనేరవు. జీవునకు రాకపోకలు దోహకదాయకములని ఓ మహాకవి చక్కగా చెప్పియున్నారు. అదెట్లన భువిజచ్చున్ దివిజొచ్చు అచ్చటను చావుంగాంచి చొచ్చున్ భువీన్ భువి చావుం దివి చావు నాగనిటు చావుగ్రెండు భూతాళికీన్. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 190. భువి చావుం సుఖ సుప్తివోలే బడయన్ బోనోనుగా కక్కట దివిచావుం నను జావనికుము కపర్ధిస్వామి మృత్యుంజయ. చూ కంకణము కావ్యం శృతియందుగూడా ఇట్లే చెప్పబడియున్నది, ఆ దేహమును వదలిన ప్రాణములు ఇచ్చటికి పోవును, నతస్య ప్రాణౌత్నాకామంతి ఇతి శృతేహ. అవి అనగా ఆ బ్రహ్మమునందు అవిభాజ్యముగానున్నందున మరియు బ్రహ్మము సర్వవ్యాపకతత్వమై యున్నందున అవి బ్రహ్మమునందే లీనమై యుండును. మహాజ్ఞానేన కబీర్దాసుగారు కూడా సోదాహరణముగా ఈ రహస్యమును చక్కగా చెప్పియున్నారు. జలమే కుంభ కుంభమే జల బాహర భీతర పాని పూటా కుంభ జల జలహి సమానాయ్యహ తత్ కథాగియాని. అనగా జలమునందు కుండెయున్నది, కుండెయందు జలము ఉన్నది, కుండకు బయట లోపల కూడా జలమే నిండియున్నది, కుండ పగిలిపోయినది, జలమునందు జలము కలిసిపోయినది. జ్ఞానులు ఈ మాట చెప్పియున్నారు. 8:25. ధూమోరాత్రిస్తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి పాప్య నివర్తతే. అనగా ధూమాభిమాని మరియు రాత్రాభిమానులైన దేవతలున్న మార్గములు ధూమము మరియు రాత్రి అనగా అంధకారముతో నిండియుండును. మరియు దక్షిణాయనము నకు 6 మాసముల కాలముండును. అనగా ఇంతకు పూర్వము చెప్పినట్లుగా దక్షిణాయన మార్గమునందు అభిమానము గల దేవతల అధికారమునందుండు మార్గమున పయనించుచూ దేహత్యాగము చేసిన జీవులు లేక యోగులు అనగా ఇష్టార్థములను పొందగోరి కర్మలు చేయి యోగులు చంద్రుని యొక్క జ్యోతిని అనగా వారు ఆచరించిన కర్మ ఫలములను పొంది వాటిని భోగించి ఆ కర్మఫలములు క్షయమైనప్పుడు తిరిగి ఈ భూలోకమును జేరి తమ ఇష్టానుసారమైన దేహములను ధరింతురు. 8:26. శుక్లకృష్ణ గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయ యాత్యనా వృత్తిమన్యయ వర్తతే పునః. అనగా శుక్ల మరియు కృష్ణ ఈ రెండు మార్గములు అనగా దేనియందు జ్ఞానరూపమైన ప్రకాశము గలదో అది శుక్లపక్షము మరియు దేనియందు ఆ ప్రకాశము లేదో అది కృష్ణపక్షము. ఈ రెండు మార్గములు జగత్తునందు నిత్యమై అనాది నుండి ఒప్పుకొనబడియున్నవి. అట్లేలైన జగత్తు నిత్యమైనదై యున్నది. ఇచ్చట జగత్తు అను శబ్దమునకు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 191. ఏ జ్ఞానులు మరియు కర్మవాదులు పైన చెప్పబడిన మార్గములకు అధికారులు అనగా యోగ్యత గలవారయున్నారో వారినిగానే తలంచవలేయును. ఏలేనా ప్రపంచమంతటికీ ఈ గతి అనగా ఈ మార్గములు సంభవించవు. ఆ రెండు మార్గములలో ఒకడు శుక్లమార్గమున వెళ్లినచో అతడు తిరిగి రాడు, అనగా వానికి పునర్జన్మ కలుగదు. అట్లుగాక రెండవ మార్గమున అనగా కృష్ణ మార్గమున పయనించిన యోగి తప్పక పునర్జన్మను పొందును. 8:27 నైతే శృతి పార్థ జానన్యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, పైన చెప్పబడిన రెండు మార్గములను ఈ విధముగా ఎరింగిన యోగి అనగా ఒకటి పునర్జన్మ రూపమైన ప్రపంచమును ఇచ్చునదైయున్నదనియు మరియు రెండవది మోక్షమును అనగా పునర్జన్మను ఇచ్చునది కానిదైన్నదనియు బాగుగా ఎరింగిన యోగి దీనికి మోహితుడు కాడు. అందుచేత ఓ అర్జున, నీవు సర్వకాల సర్వావస్థలయందును యోగయుక్తుడవైయుండుము అనగా సమాధియందు నిమగ్నము చెందియుండుము. ఇప్పుడు యోగము యొక్క మహాత్మ్యమును వినుము. 8:28 వేదేషు యజ్ఞేషు తపహస్సు చైవదా యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అనగా వీటిని గుర్తించి అనగా ఈ 7 ప్రశ్నల యొక్క నిర్ణయము ద్వారా చెప్పబడిన రహస్యమును యథార్థమని ఎరింగి మరియు వాటిని యథావిధిగా అనుష్ఠించిన యోగి అయిన పురుషుడు చక్కగా వేదాధ్యయనము చేసినటువంటి శ్రేష్టమైన గుణ సంపాదన ద్వారా చేయబడిన యజ్ఞములు కలిగియున్నట్టి చక్కగా చేయబడిన తపోబలము కలిగినట్టి మరియు నిజముగా పాత్రుడైన వానికి దానమిచ్చినట్టి వానికి ఎటువంటి వారికి ఎటువంటి పుణ్య ఫలము కలుగునని సర్వశాస్త్రములెందును చెప్పబడియున్నదో వాటినన్నింటినీ మించిన పుణ్యఫలమును పొందును. మరియు ఆరంభమునందు జరుగు సర్వకారణ రూపమైన పరమేశ్వర స్థితిని అనగా బ్రహ్మమును పొందును. శ్రీశ్రీశ్రీ 8 వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి తారక బ్రహ్మయోగమనబడు అధ్యాయమునకు శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి, ప్రణవాశ్రమము, శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 192.